కాంతివేగం ఎలా తెలుసుకుందాం. పుస్తకం 5వ భాగం. దీనిలో తర్వాత అంశం అంతరిక్షం నుండి భూమికి. రోమర్ అంచనా వేసిన కాంతివేగం విలువకి ఖగోళ శాస్త్రవేత్తలు పెద్దగా స్పందించలేదు. దానికి కారణం అంత పెద్ద వేగం గురించి వాళ్ళు ఎప్పుడూ కనీ వినీ ఎరుగకపోవడమే. అంతేకాక గడియారం సహాయంతో అంత ఖచ్చితంగా కాలాన్ని కొలవడం కూడా ఆ రోజుల్లో కాస్త విడ్డూరంగా అనిపించేది. ఈ కారణాల వల్ల రోమర్ ఫలితాలు ఇంచుమించు విస్మరించబడ్డాయి. 70 ఏళ్ల పాటు అంతా ఆ విషయమే మర్చిపోయారు. ఇంతలో శాస్త్రవేత్తల ధ్యాస మరో ఖగోళ విశేషం మీదకి మళ్ళింది. తారలు మన నుండి చాలా దూరంలో ఉన్నాయని ఎంతో కాలంగా మనుషులు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ దూరం ఎంత అన్న విషయం మీద ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది కాబట్టి భూమి ఆధారంగా సూర్యుడి స్థానం గణనీయంగా మారుతూ ఉంటుంది. కానీ తారలు బాగా దూరంలో ఉంటాయి కాబట్టి వాటి స్థానంలో పెద్దగా మార్పు ఉండదు. సూర్యుడికి భూమి ఒకవైపున ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక సమీప తారను చూసినప్పుడు ఒక సుదూర తారకి ఈ సమీప తారకి మధ్య కోణీయ దూరం కొంత ఉండొచ్చు. భూమి సూర్యుడికి అవతల వైపున ఉన్నప్పుడు అంటే 6 నెలల తరువాత అక్కడ నుంచి చూసినప్పుడు ఆ 2 తారల మధ్య కోణీయ దూరం విలువ వేరుగా ఉండవచ్చు. సూర్యుడికి ఇరువైపుల నుండి ఓ సమీప తారను చూసినప్పుడు దాని దిశలో చెప్పుకోదగ్గ తేడా ఉండవచ్చు. కానీ అదేవిధంగా సూర్యుడికి ఇరువైపుల నుండి సుదూర తారను చూసినప్పుడు దాని దిశలో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. సుదూర తారల నేపథ్యం మీద సమీప తారల స్థానంలో వచ్చే మార్పునే దృష్టి విక్షేపం అంటారు. ఈ దృష్టి విక్షేపం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ప్రయోగం చేయవచ్చు. మీ ముఖానికి ఎదురుగా ఓ అడుగు దూరంలో మీ బొటనవేలిని చిత్రంలో చూపించినట్లు పట్టుకోవాలి. ఇప్పుడు మీ ఎడమ కన్ను మూసుకుని కుడి కంటితో చూస్తూ మీ బొటనవేలి వెనక ఏ వస్తువు ఉందో గుర్తుంచుకోవాలి. అది ఓ చెట్టో, ఓ బల్లో, ఓ కుర్చీనో. ఇలా నేపథ్యంలో ఉన్న బొటనవేలి వెనుకగా ఉన్న వస్తువుని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుడి కన్ను మూసుకుని ఎడమ కంటితో చూస్తే అదేవిధంగా బొటనవేలి వెనుకగా ఉన్న వస్తువుని గుర్తించాలి. ఇప్పుడు కుడి ఎడమ కళ్ళని మార్చి మార్చి మూసుకుంటూ బొటనవేలి స్థానం ఎలా మారుతోందో గమనించాలి. చూసే కంటిని బట్టి బొటనవేలి నేపథ్యం మారుతోందని ఈ ప్రయోగాన్ని బట్టి మనం గమనించగలం. బొటనవేలి స్థానంలో ఎంత తేడా వచ్చింది అన్న దానిని బట్టి మీ ముఖం నుండి మీ బొటనవేలి దూరాన్ని అంచనా వేయడానికి వీలవుతుంది. అదేవిధంగా భూమి సూర్యుడికి ఇరుపక్కలా ఉన్న స్థితిలో సమీప తారను చూసినప్పుడు ఆ తారస్థానంలో లేక దిశలో వచ్చిన తేడా బట్టి భూమి నుండి ఆ తార దూరాన్ని అంచనా వేయవచ్చు. సైద్ధాంతికంగా ఈ పద్ధతి బాగానే ఉంది. కానీ వాస్తవంలో తారలు భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాయంటే తారల వల్ల మనకి కలిగే దృష్టి విక్షేపం అతి స్వల్పంగా ఉంటుంది. 1700 నాటి దూరదర్శన్లు మరీ మోటివి కాబట్టి అంత చిన్న విక్షేపాలని పసిగట్టలేకపోయాయి. ఆ విషయం తెలియని శాస్త్రవేత్తలు తారల దృష్టి విక్షేపపు విలువలని అదే పనిగా కొలుస్తూ పోయేవారు.